para bocambo. Hey, andala arako kambo. Namide para bocambo. Mari mari tagilite ni chepi meli kalu tapo bolamo. Akaleste annam perda, alisoste oil perda, mudeste mutul perda chintoda. చొరవలు ముక్కని తెలుసుకో మంగమ్మో. అక్కలేస్తే అక్కలే